సొంతమై నిన్నలో ఉన్న నీటి చారని కన్నులే తొంగి చూసుకోవని అందుకోలేని అంతు లేదని అంతటా సంతసం ఉందని దారిగే మారిపోయిందని దాగిపోలేదు కామని చేతాస్తున్నాయి చలిమిని చూడని కొత్తగా కొత్తని కరుసు లేని నగవు బంధనాలు తీస్తూ ఉన్నా నాలోన లేని ఇవే